ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ ప్రతం హర్తమేవ ప్రత్వదక్ అవదక్మేవ ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ ప్రతం హర్తమేవ ప్రత్వదక్ అవదక్మేవ ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ ప్రతం హర్తమేవ ప్రతదక్ అవదక్మేవ ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్మేవ ప్రతం హర్తమేవ ప్రతర్వం ఖల్విదం బ్రహ్మాసి. ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం తత్తో జాయతే. జ్ఞానమయో సోదిలో నానమయో జ్ఞానమయో జ్ఞానమయో సోదిలో నోదిలో నానమయో జ్ఞానమయో సోదిలో నానమయో జ్ఞానమయో జ్ఞానమయో సోదిలో నోదిలో నవోదలో జ్ఞానమయో సోదిలో నానమయో జ్ఞానమయో జ్ఞానమయో సోదిలో నోదిలో నవనమయో జ్ఞానమయో సోదిలో నానమయో జ్ఞానమయో జ్ఞానమయో సోదిలో నోదిలో నవోదలోదిలో నభః. పాహి సభంతాత్.